విభాగేతోద్విషాతేజశ్చ పురాజ్ఞర్యశ్చోఖాయాగం సమితమిది చతసృభిః సన్నివపతి చత్వారి ఛందాగుంసి ఛందాగుంసి ఖల్వాగ్నేః ప్రియాతనో ప్రియైవైనౌ తనుపాసగుంసాస్తి సమితమిత్యాహతస్మాద్ బ్రహ్మణా క్షత్రగుం సమేతి యత్ సన్నిప్య విహరతి తస్మాద్ బ్రహ్మణా క్షత్రం వే ఋతుభిర్వాయేతందే క్షయంతి ఋతుభిరేవ విముచ్య మాతేవ పుత్రం పృథివీ పురేష్ విద్యాహర్తృభిరేవైనందే క్షయత్కర్తృభిర్విముంచ దివేష్మానర్యా శిఖ్యమాదత్తే సదయత్యేవైనందైరతే కృష్ణాచిస్వస్తుషపక్వా భవంతి నిరృత్యైవాహేతద్భాగేయం యత్తుషా నిరృత్యై రూపం కృష్ణగం రూపేణైవ నిరృతిం నిరవదయత ఇమాం దిశయ్యం దేశా వై నిరృత్యై దిక్స్వాయామేవ దిశ నిరృతిం నిరవదయతే స్వకృతైర్న ఉపదధాది ప్రదరే వై తద్వై నిరృత్యాయతనగ్రస్వగేవాయతనే నిరృతిం నిరవదయతే శిక్యమభ్యుపదధాది నైరృతో వై పాశ సాక్షాదేవైనం నిరృతి పాశాన్ముంచలితి స్ర ఉపదధాది త్రేధా విహితో వై పురుషో యావానేవ పురుషస్తస్మాన్నిరృతిమవైదేపరాజేపదధాది పరాజేమేవాస్మాన్ ప్రణుతే ప్రదేక్షమాయంతి నిరృత్యా అంతరిహిత్యై మార్జయత్వాపతిష్టంతేపద్యముపతిష్టంతే నిరృతి లోకయేపజరిత్వా భూతాదేవలోకముపావర్తంతయేకయోపతిష్టంతయేకథైవ యజమానే వీర్యం దశరి నివేశన సంగమనాపసో నామిత్యాహ ప్రజా వై పశవో వసు ప్రజగైవైనం పశుభిః సమర్థయంతే పురుషమాత్రేణ విమిమేతే యజ్ఞేన వై పురుషః సంవితో యజ్ఞపరుషైవైనం విమిమేతే యావాన్ పురుషపూర్ధ్వస్తావాన్భవక్రేతావద్వై పురుషే వీర్యం వీర్యేణైవైనం విమిమేతే పక్షే భవతి నహ్య పక్షః పతితుమర్హత్యరత్రియా పక్షోద్రాఘేయాగుంసో భవతస్తస్మాత్ పక్షప్రమయాగుం శివయాగుం శివ్యామమాత్రౌ పక్షౌ ఛంద్రభవచ్చేతావద్వై పురుషే వీర్యం వీర్య సంయో వేణునా విమేతాగ్నేయో వై వేణుస్తయో నిద్వాజయజుషాయినక్తేజుషాదివ్యావృద్ధే షడ్గవేన కృషతి షద్వాదశవరుతిభిరేవేణం కృషతి యద్వాదశగవేణ సంవత్సరేణైవేయం వా అగ్నేరచిదాహాదవిభేత్సైతద్విగుణమపశ్యత్ కృష్ణం చాకృష్ణం చతుథో వా ఇమాన్నాద్యదహ్యత్కృష్ణం చాకృష్ణం చ భవత్యశ్చాయద్విగుణం వా అభ్యుమద్యంతుమర్హతేత్యాహుయత్కృష్ణం చాకృష్ణం చ భవత్యగ్నేరుద్యత్యాయంతో వై పశవో ద్విపాదశ్చతుష్పాదశ్చాయప్రాజముత్సృజే రుద్రాయాభిదధ్యాద్యక్షిణాభిదభ్యానుభవేద్యత్ప్రతీక్షాక్షాగుంసాన్యుత్సృజత్యేషా వేదేవమనుష్యాణాగుం శాంతాలిక్తామేవైనానోత్సృజత్యసో ఖల్ విమాంతిసముత్సృజత్యసౌ వాహాదిత్య ప్రాణ ప్రాణమేవైనానోత్సృజతి దక్షిణార్యావర్తందే స్వమేవ వీర్యమనుపర్యావర్తందే తస్మాద్దక్షిణార్ధ ఆత్మనా వీర్యావత్తరోధోహారిత్యస్యైవామృతమనుపర్యావర్తందే తస్మాత్పరాహ్య పశవో విదిష్టందే ప్రత్యం చ ఆవర్తందే స్వస్తి స్వస్తికా కృషతి నిర్మృతమేవ యజ్ఞముఖే వ్యాదయత్యోషధేర్వపది బ్రహ్మణాన్నవరుంధేర్కే కశ్చీరతే చతుర్దశభిర్వపది సప్త గ్రామ్యాభోషధయ సప్తారణ్యా ఉభయే నామవరుధ్యాన్నస్యాన్నస్యవపత్యన్నస్యాన్నస్యావరుద్ధే కృష్ణేవ పది కృష్ణే చోషధయ ప్రతిష్టం చేదం వపది ప్రజాత్యై ద్వాదశీతాభవతి ద్వాదశమాసా సంవత్సర సంవత్సరేణైవాస్మాన్నం పచతి గతగ్భిజనవరుద్ధ్యాదవరుద్ధే నవ్యర్థే వనస్పతీనా పరగ్రహయస్థానిభ్యే విప్రాక్షేదనవరుద్ధ ఉద్ధ్యవరుద్ధి దిశోవరుధ్యోధుకోవతిస్తర వేదిముపవత్యుత్తర వేద్యాగ్యగ్నిశ్చీయోపశోరాముత్తర వేది పశూనేవాధేథో యజ్ఞపరుషోనందరిత్యై సాక్షాదేవేష్వానరమవరుంధే సముద్రం వై నామైతచ్ఛంద సముద్రమన ప్రజా ప్రజాయంతే నచికతానివపతి ప్రజానా ప్రజననాయేంద్రవృత్రాయ వజ్రం ప్రాహరత్సత్రేధాభ్యభవస్వస్తృతీయోగస్తృతీయేందశ్శరాశేర్యంతతాశర్కరాభవంతశర్కరాణర్కరత్వం వజ్రావే శర్కరాభిరగ్నిర్కరాభిరగ్నిం పరిమిణోజివజ్రేణైవాస్మై పశూన్ పరిగృహ్ణాది తస్మాద్ వజ్రేణ పశవః పరిగృహీతాస్తస్మాత్ పశుకామస్య పరిమిణయా సప్తమైషేర్షణ్యా ప్రాణా ప్రాణా పశవః ప్రాణైరేవాస్మై పశూనవరుంధేత్ర నమాభిర్భ్రాతుర్వ్యవదస్త్రిపదమేవ వజ్రకం సంభ్రత్యభ్రాతుర్యాయ ప్రహరిస్తృత్యాపరిమిదాభిః పరిమిణయాదపరిమితస్యావరుధ్యేయం కామయేదాపశశ్చాదిత్యపరిమిత్యదస్య శర్కరాస్య వ్యూహేత పరిగృహేత ఏవాశ్చోచేనకేద పరాశంజపశురేమవదియం కామయేత పశుమాన్స్యాది పరిమిత్యదస్య శర్కరాస్తికతావ్యూహేత్ పరిగృహేత ఏవాస్మై సమేచేనకేతస్యంజతి పశుమానేమవతి సౌమ్యా వ్యూహతి సోమో వేరేతోధారేత ఏవద్దశాది గాయత్ర్యా బ్రాహ్మణస్య గాయత్రో హి బ్రాహ్మణస్ రాజన్యశ్చత్రైష్టభోహిరాజన్యశ్రయ్యం బారిహస్పత్యం మేధోనోపానమత్స్వాగ్న్యం ప్రావిషత్స్వాగ్నే కృష్ణారూపం కృత్వోదాయశ్వం ప్రావిషత్స్వాశ్వస్యావాంతరశ్వమాగ్రమయేవ మేధోశ్వం ప్రావిషత్తమేవావరుంధే ప్రజాపతినాగ్నిశ్చేతవ్యైత్యాహ ప్రాజాపత్యోశ్వశ్వమాగ్రమ ప్రజాపతినైవాగ్నించే పుష్కరవర్ణముపదధారయో నిర్వాగ్నే పుష్కరవర్ణగం సయోనివేవాగ్నించేవాం పృష్టమధేత్యుపదధాత్యవాం వాగేన పృష్టయ్యత్పుష్కరవర్ణగం రూపేణైవేనదుపదధారి బ్రహ్మజ్ఞానమితి రుక్మముపదధాది బ్రహ్మముఖా వై ప్రజాపద ప్రజా అసృజత బ్రహ్మముఖాయపద ప్రజా యజమానసృజతే బ్రహ్మజ్ఞానమిత్యాదస్మాత్ బ్రాహ్మణాముఖ్యాముఖ్యభవతి వేద బ్రహ్మవాదినా వదన్య పృథివ్యాంతరిక్షేణ్యేదవ్యైతి పృథివ్యాన్ వేద పృథివేగం సుచాత్మయన్నౌషధయో నవనస్పదయ ప్రజాయేరేతాంతరిక్షగం సుచార్పయన్నవయాగం ప్రజాయేరణ్యవర్జన్యావర్షేద్మవపదధాచమృతం ప్రాణమపిధారయమానోకన్న పశూనాయమానస్య ప్రాణమపి దాత్యసోకల్విష్టకాయాతృన్నమనోపదధాతి ప్రాణానాముత్సృష్ట్యే ద్రప్సస్తస్కందేత్యభిమృషిహోత్రాస్వైన ప్రతిష్టాపయతి స్థృతామోదధాత్యాజస్య పూర్ణాంతాశ్వర్యమయే ద్రధ పూర్ణమౌదంబరి మియం వేకాశ్వర్యమయ్యసా ఔదంబరి మే ఉపదత్తేమర్హతి దక్షిణాంగాశ్వర్యమయే ఉత్తరామౌదంబరేంద్రస్మాదస్యాసావుత్తరాజ్యస్ పూర్ణాంగాశ్వర్యమయేం వజ్రోవాజ్యం వజ్రకాశ్వర్యా వజ్రేణైవ యజ్ఞస్య దక్షిణద్వారక్షాగస్య వహంతి తద్ధ పూర్ణాభౌదంబరేం వసవో వేదధ్యోర్గుదంబర పశుష్మేవోర్జం దధాది పూర్ణే ఉపదధాది పూర్ణే ఏవైన మముష్మిన్ లోక ఉపతిష్ఠే రాజ్యవ్యయుక్తాహస్రగ్వే విరాజ్యసృజా ఉపదధాది విరాజ్యేవాగ్నించుతే యజ్ఞముఖే యజ్ఞముఖే వై క్రియమాణే యజ్ఞగం రక్షాగం దిజిఖాగం సంతి యజ్ఞముఖగం రుక్మాయద్రుక్మం వ్యాఘారయతి యజ్ఞముఖాదేవ రక్షాగస్య వహంతి పంచభిర్వ్యాఘారయతి కాంతో యజ్ఞో యావానేవ యజ్ఞస్తస్మాద్రక్షాగస్య వహంత్యక్షణయా వ్యాఘారయతి తస్మాదక్షణయా వసవాంగాని ప్రహరంతి ప్రతిష్ఠిత్యై స్వయమాదన్నాముపదధాయం వై స్వయమాదన్నే మామేవోపధత్తే సమవఘ్రావయతి ప్రాణమేవాజాపత్యో వాశ్వప్రాపతనైవాగ్నిచ్యుతే ప్రథమేష్టకోపధీయమానా పశూనాం చైరమానస్య ప్రాణమపి దధాది స్వయమాదన్నా భవతి ప్రాణానాముత్సృష్ట్యా అసోనుభర్గస్య లోకస్యాలక్ష్యాత్యాగ్నాభగ్ని మనస్తస్మై ప్రథమాష్టకాయుష్కృతాం ప్రయచ్చే తాం రామ్మనస్వపదధ్యానామగ్నామేవేశ్వరో వారేషాద్యమాత్తోర్యో విద్వానిష్టకాముపదధారిత్రేణ వరాహం దధ్యాత్రయో వై ప్రాణానాగస్పృత్యే ద్వావేవదే ోహి ప్రాణావేకేవ దేహయేగోహి ప్రాణ పశుర్వాహేషగదగ్ర్న ఖలు వై పశవ ఆయవదేమంతే దూర్వేష్టకామధారి పశూనాం ధృత్తే ద్వాభ్యాం ప్రతిష్ఠిత్తే కాండా కాండా ప్రోహందేత్యాహ కాండేన కాండేన కేశా ప్రతిష్టత్తే వానో దూర్వే ప్రదన సహస్రేణ సదేన చేత్యాహ సాహస్ర ప్రజాపతి ప్రజాపతేక్ష్మం వై ప్రియాలిఖితాముత్తరలక్ష్మాన దేవా ఉపాదశరాధరలక్ష్మాణమసురాయమయేదవసీయాచారిత్యుత్తరలక్ష్మాణం తస్యోపదధ్యాద్వసీయానేవ భవద్గిం కామగేద పాపీయాచారిత్యసరలక్ష్మాణం తస్యోపదధ్యాదశయోనిమేవేనుమనుపదాభావయతి పాపీయాన్ భవతి ప్రియాలిఖితా భవతి మే వై లోకా ఖితేభ్యదేవ లోకేభ్యాతృవ్యమంతరేంగిరసస్సు వర్గం లోకం యదఃపురోడాశకూర్మో భూత్వాసత్పద్యత్కూర్మముపదధాక్షేత్రమిదంజసానయత్యేవమేవైనం కూర్మస్సు వర్గం లోకమంజసానయతి మేధోవాశూనాయత్కూర్మో యత్కూర్మముపదధాది స్వమేవ మేధం పశ్యంతః పశవ ఉపతిష్టంతే శ్మశానం ్రియతేయమృతానాం పశూనాగం శీర్షాణ్యుపధీయంతే యజ్జీవంతం కూర్ణముపదధారితేనాశ్వశానజిద్వాస్తవ్యో భాగేషయత్కూర్మధువాతారితాయమిశ్రేణాభ్యనక్ష్పదయత్యేవైనం గ్రామ్యం వా ఏతదన్నం యద్ధ్యారణ్యం మధుయద్ధ్రామధుమిశ్రేణాభ్యనక్భయస్యావరుధ్యే మహేద్యా పృథివేజనయత్యా భ్యామేవైనముభయదః పరిగృహ్ణాది ప్రాంచముపదధాది సువర్గస్య లోకస్య సమచ్యే పురస్తాత్ ప్రత్యంచముపదధాస్తాత్ పురస్తాత్ ప్రత్యంచ పశవో మేధముపతిష్టం దేయో వా అపనాభిమగ్నిం చ నతే यजमानस्य नाभिमन प्रविशति स्वयेन मेश्वरो हिंसितो लोकनमुपदधात्येषा वा अग्नेर्नाभिस्तनाभिमेवाग्निञ्चिनुते हिंसाय औदुम्बरम् भवत्योर्वाबुदुम्बरवोर्जमेवावरुन्धे मध्यत उपदधाति मध्यतगेवास्मावोर्जम् दधाति तस्माहम् मध्यत भूर्जा भुञ्जत इयद्भवति प्रजापतिना यज्ञमुखेन संविधमवहन्त्यन्नमेवाकर्मयेत्नव्यर्चोपदधाति विष्णर्वी यज्ञो वैष्णवावनस्पतयो यज्ञ एव यज्ञम् प्रतिष्ठापयति येषाम् वा एतल्लोकानाम् ज्योतिस्तम्भृतम् यदुखाय दुःखामुपदधात्तेभ्यदेव लोकेभ्याज्योतिरवरुन्धे मध्यतमुपदधाति मध्यत एवास्मै ज्योतिर्दधाति तस्मान् मध्यतोर्ज्योतिरुपास्महे शिखराभिः पूरयत्तेतद्वा अग्नेर्वैश्वानरस्य रूपकम् रूपेणैव वैश्वानरमवरुन्धेयम् कामय क्षोधकस्यादित्योनास्योपदध्या क्षोधकमेव हृदयम् कामयेतानुपदस्य तन्नमध्यादिति पूर्णान्तस्योपदध्यादनुपदस्य देवान्नमद्यसहस्रम् वे प्रतिपुरुषः पशूनाम् यच्छति सहस्रमन्ये पशवो मध्ये पुरुषेर्णमुपदधाति सवेर्यत्ता योखायामपि दधाति प्रतिष्ठामेवैनद्गमयदित्यर्थम् वा एतत्प्राणेरमेऽध्यम् यत् पुरुषशीर् मृतम् खलु मे प्राणामृतकम् हिरण्यम् प्राणेषु हिरण्यशङ्कान् प्रत्यस्यति प्रतिष्ठामेवैनद्गमयित्वा प्राणे समर्थयति दग्धामधमिश्रेण बोलयति मधव्यवधानेति श्रुतातङ्केण मे धत्वा यद्ग्राम्यम् वा एतदन्नय्यद्दध्यारण्यम् मधु यद्दध्यामधुमिश्रेण पूरयत्युभयस्यावरुद्धे पशुशीर्षान्युपदधाति पशुभावे पशुशीर्षानि पशु ेयम् कामयेनाभुजस्यादिति विशोचेनादितस्योपदध्या विशोच एवास्मात्पशोन्दधात्यपशुरेव भवतिम् कामयेत पशुवान् स्यादिति समीचीनादितस्योपदध्यात् समीच एवास्मै पशोन्दधाति पशुवानेव भवति पुरस्तात् प्रतीचीनमश्वस्योपदधाति पश्चात् प्राचेन पशुभस्यापशवो वा अन्येको अस्म्यभ्यः पशवो अस्मादेवास्मै समीचो तथा एतावन्तो वै पशवोऽद्युपादश्चतुष्पादश्चतानुवादेतदग्नौ प्रदधाति यत्पशुशीर्षाण्युपदधाद्यमुमारण्यमनुदेशामेत्याह ग्राम्येभ्यदेव पशुभ्यारण्यान् पशोञ्चुजमनोत्सृजति तस्मात्पशूनाम् प्रजायमानानामारण्याः पशवः कलीयागुंसश्रुता सत्पशीर्षमुपदधादेव सर्पेष्टामेवावरुन्धे यत्समेचीनम् पशुशीर्षेदुपदध्याम्यान् पशोन्धकुंशुकाश्वर्यद्विशोचेनमारण्यान् यजुरेवधेदवधाम्यान् सर्पेण ग्राम्यान् पशोन हिनस्ति नारण्यानथ खलोपधेयमेव यदुपदधादितेन तान्विषमवरुन्धेया सर्पे यद्यजुर्वदधितेन शान्त पशुर्वा एषयदग्निर्यो निःखलु वा एषा पशोर्विक्रियते यत्प्राचीनमेष्टकाभिक्रियते रेतोपस्यापस्या उपदधाति यो नामेव रेतो दधाति पञ्चोपदधाति पान्ताः पशवः पशूनेवास्मै प्रजनयति पञ्चदक्षिणतो वज्रो वा अपस्यावज्रेणैव यज्ञस्य दक्षिणतो रक्षागस्य महन्ति पञ्चपश्चाच्चाजेरुपदधाति पश्चाद् प्राचीनगौरेतो धीयते पश्चादेवास्मै प्राचीनगौरेतो दधाति पञ्च पुरस्तात् प्रतीचेरुपदधाति पञ्च पश्चात् प्राचेत्तस्मात् प्राचीनगौरेतो धीयते प्रतीचे प्रजायन्ते पञ्चोत्तरदच्छन्दस्याः पशवोन्दस्याः पशोनेव प्रजातान् स्वमायतनमभिमर्यो हरि ఇయమ్ మా అగ్నేరదిదాహతమిభే సైత అవశ్య అవశ్యత్తా ఉపాధత్త తతో వా ఇమాన్నాద్యదహద్యదపస్య ఉపదధాత్తస్య అనదిదాహయో వాచ హేయమదజిత్ సబ్రహ్మణాన్నయ్యస్యైతా ఉపధీయాం హేయముచైనా ఏవం వేదనిధి ప్రాణభృతముపదధాదిలేతస్యేవ ప్రాణాంతరాజతస్మాద్వదన్ ప్రాణం పశ్యన్ శృణ్వన్ పశుజ్జాయేయం పురభువైది పురస్తాదుపదధాది ప్రాణమయమేతాభిర్దాధారాయం దక్షిణా విశ్వకర్మేది దక్షిణతో మన ఏమేతాభిర్దాధారాయం పశ్చాద్విశ్వవ్యథా ఇది పశ్చాచక్షురేవేతాభిర్దాధారేయముత్తరా స్వరిత్యుత్తరః శ్రోత్రమేవేతాభిర్దాధారేయముపరిమదరిత్యుపరిష్టాద్వాచమేవేతాభిర్దాధారదశదశోపదధాదిదవేర్యత్వాయాక్షణయోపదధాదిష్మానక్షణాపదవాంగాని ప్రహరంతి ప్రతిష్ఠిత్తే యాః ప్రాజేస్తాభిర్వతిష్ఠార్ధ్రాద్యా దక్షిణాతాభిర్భరద్వాజో యాః ప్రదేజేస్తాభిర్విశ్వామిత్రో యాముదేజేస్తాభిర్జమదగ్భిర్యావోర్ధ్వాస్తాభిర్విశ్వకర్మాయమేవమేకాసావృద్ధిం వేదర్ధ్వాత్యేవయామేవం బంధుతాం వేదబంధువాన్ భవనియాసామేవం కృత్యం వేద కల్పతే స్మై యాసామేవ మాయతనం వేదాయనవాన్ భవనియాసామేవం ప్రతిష్టాం వేద ప్రత్యేవ తిష్టతి ప్రాణభృత ఉపధాయ సంయత ఉపదధాది ప్రాణానేవాస్మిన్ ధిత్వా సంయ్యక్షరి సంయతాగం సంయత్తమధో ప్రాణయేవాపానందధారితస్మాత్ ప్రాణపానౌ సంచరతో విశోచేరుపదధారితస్మాద్విష్పంచౌ ప్రాణపానౌ యద్వా అగ్నేర సంయతమసువర్గమస్థిత సువర్గ్యోర్యసంయతముపదధాది సమేవైరయ్యక్షరి సువర్గమేవా కృతమయా నామిద్యాహవయోభిరేవాయానవరుంధేర్వయాగౌరి సర్వతో ఆయమతే ఫలంతి తస్మాదేవం సర్వతః పవతే గాయత్రే త్రిష్టుజ్జగత్యనష్టక్ పంక్త్యా సహ బృహత్యుష్ణిహాకృత్సోదేభిః శుమ్యంతు త్వా ద్విపదాయాదిదుష్పదా త్రిపదాయాదిషట్పదా సచ్ఛందాయాదివిచ్ఛందా శోచేభిః శుమ్యంతు త్వా మహానాన్నేరేవతయాయుష్వాజా ప్రసూవరీః మేఘ్యా విద్యుతో వాజః శూర్యేభిః శుమ్యంతు త్వా రజదాహరణేశ్వేషాయుజాయుజ్యంతే కర్మభిః అశ్వస్య వాజినః ప్రతిశూర్యేభిః శుమ్యంతు త్వా నారేస్తేవత్రయాలామభిచిన్వంతు మనీషయాః దేవానాం పత్నేర్దిశః శూచేభిః శుమ్యంతు త్వా కుమిదంగయమంతోజవంచిద్యథాకాంచన పూర్వం వియూజ ఏహైషాం కృణుత భోజనాలియే పరిభిషో నమో వృత్తిన్న జగ్మో అకస్మాక్షస్వామిషాస్తికస్తే గాత్రాణి శిమ్యతి కవిః ఋతవస్తరుధాపురుశ్రమితారో విశాసతో సంవత్సరస్య యథా సుమేభిః శుమ్యంతు త్వా దేవ్యాధ్వర్యవస్థాక్షందవిశాసతు గాత్రాణి పర్వశస్తే శివాః కృణ్వంతు శుమ్యంతః అర్ధమాసాః పరోగుంషితే మాసాశ్చందు శుమ్యంతః అహోరాత్రాణి మరుతో విరిష్టకం సోదయంతు తే పృథివీకేంతరిక్షేణ వాయుశ్చిత్రం భిషజ్యతు యోస్తే నక్షత్రైః సహ రూపం కృణోతు సాధుయా సంతే పరేభ్యో గాత్రేభ్యః శమస్త్వపరేభ్యః శమస్తభ్యో మధ్యభ్యః శముదే తనుమే భవతే ఓం ఉత్సన్నయజ్ఞో వా నేషయదగ్నిః కిం వా హేతస్య క్రియతే కిం వా నయద్వై యజ్ఞస్య క్రియమాణస్యాంతర్యంతి పూయతి వా అస్య తదాశ్వినేనుపదధాత్యశ్వినో వే దేవానాం భిషజోతాభ్యామేవాస్మై భేషజం కరోతి ఆది పంచోపదధాది మహాంతో యజ్ఞో యావానేవ యజ్ఞస్తస్మై భేషజంకర ద్రవ్యా ఉపదధాత్రిలోనాయ్లుక్తే పంచోపదధాది పంచమారితమో యావంతగేవస్తమస్తాన్ కల్పయతి సమాన ప్రభదయా భవంతి సమానోదర్కాస్తస్మాత్ సమానారితమయేకేన పదేన వ్యావర్తంతే తస్మాదృతమో వ్యావర్తంతే ప్రాణభృతముపదధా ప్రాణాన్ దాది తస్మాత్ సమానా సంతరతమోనజేయంతేనాయ వాయుర్యత్ప్రాణోయ్యాపధాయ ప్రాణభృతముపదధాది తస్మాత్ సర్వానృతో నను వాయురావరీవర్తివృష్టిధనేపదధాది వృష్టిమేవారుంధేయతే కథోపదధ్యాదేకమృతం వర్ణేధను పరిహారకం సాధయతి తస్మాత్ సర్వానృతో ప్రాణభృతముపధాయ వృష్టిధనేన పదధారి తస్మాద్వాయు ప్రక్షితాదివ వృష్టిరే పశవో వైవ్యానామలస ఖలు వై పశవో నానావ్రతాస్తేవాభిసమనసోయం కామగే తామశిస్యాది వయస్యాపధాయాపద్యాసం జ్ఞానమేవాస్మై పశుభిః కలోత్య పశురేవ భవతి కామగేత పశుమాన్ ఆదిత్యపస్యాస్తస్యోపధాయ వయస్యాపలబ్ధ్యాత్ సం జ్ఞానమేవాస్మై పశుభిః కలోత్య పశుమానేవ భవతి తస్య పురస్తాదుపదధాయ తస్మాత్ చత్వారి చక్షుషో రూపాణి ద్వే శుక్లే ద్వే కృష్ణే భోర్ధన్వదేర్భవంతి తస్మాత్ పురస్తాన్ పంచదక్షిణాయాగశ్రోణ్యాముపదధాది పంచోత్తరస్యాన్ తస్మాత్ పశ్చాద్వరీయాన్ పురస్తాత్ ప్రవణః పశుద్భస్తోమయైతి దక్షిణేగం సముపదధాది వృష్టిర్మయైత్యుత్తరేగం సావేవ ప్రతిదధాది వ్యాఘ్రోమయైతి దక్షిణే పక్షముపదధాది త్రిగుంహోమయైత్యుత్తరే పక్షయోరేవ వీర్యం దధాది పురుషోమయైతి మధ్యే తస్మాత్ పురుష పశూనామధిపతిః ఇంద్రాగ్నే అవ్యధమానామిది స్వయమాదన్నాముపదధాది ఇంద్రాగ్నిభ్యాం వాయుమో లోకో విధృతామయోర్లోకయోర్విధృత్యా అధృతే భవాయేషాయున్మధ్యమాచిరంతరిక్షమి భవాయేషేంద్రాగ్నే ఇత్యాహేంద్రాగ్నే వై దేవానామోజోభృతామోజసే వైనామంతరిక్షేతిమితే ధృత్యై స్వయమాదన్నాముపదధాత్యంతరి క్షం వై స్వయమాదృన్నాంతరిక్షమేవోపధత్తే స్వముపఘ్రాపయతి ప్రాణమేవాస్యాన్నధా ప్రజాపత్యో వా అశ్వప్రజాపతినైవాగ్నించుతే స్వయమాదన్నా భవతి ప్రాణానాముత్సృష్ట్యా అథో సువర్గస్థ లోకస్యానుఖ్యాత్యై దేవానాం వై సువర్గం లోకం యతాం దిశ సమవ్లీయం తపగేతాదిశ్యా అవశ్యంతా ఉపాధ ప్రాణభృతపురస్తాదుపదధాది నవమే పురుషే ప్రాణానాభిర్త సమే ప్రాణాదేవ పురస్తాద్భర్తే తస్మాత్ పురస్తాత్ ప్రాణాన్ జ్యోతిష్పదే ఉత్తమాముపదధాది తస్మాత్ ప్రాణానామాజ్యోతిరుత్తమాదశోపదధాదిదశాక్షరా విరాట్ విరాక్షంద జ్యోతిర్జ్యోతిరేవ పురస్తాద్భక్తే తస్మాత్ పురస్తాజ్యోతిరుపాస్మహే ఛందాగుంసి పశుష్పాచిమయస్తాం బృహత్తుర్జయత్తస్మాద్ బాధిహతా పశవముచ్యందే మా ఛందైతి దక్షిణముపదధాది తస్మాత్ దక్షిణామృతో మాసా పృథివీ ఛందయితి పశ్చాత్ ప్రతిష్ఠిత్యాగ్నిర్దేవదేత్యుత్తరతమోజో వా అగ్నినోజగేవోత్తరతో ధత్తేతస్మాదుత్తరతోభిప్రయాగీనే నిషత్రిగుంషత్ సంపద్యంతే షత్రిగుంషదక్షణా బృహతే బాలిహరా పశవో బృహత్యైవాస్మై పశో నవరుంధే బృహతే ఛందసా స్వారాజ్యం పరీయాయస్యైతా ఉపధీయం తే గచ్చతి స్వారాజ్యగం సప్తమానఖిల్యా పురస్తాదుపదధాది సప్తపశ్చాత్ సప్తవేషేణ్యా ప్రాణాద్వావవాహంజో ప్రాణానాగం సమేర్యత్వాజమూర్ధాశిరాడి పునస్తాదుపదధాయంత్రేరాడి పశ్చాత్ప్రాణానేవాస్మై సమీచో దధాది దేవాయ్యే కుర్మదురాకుర్వదతే దేవాజేతా అక్షయా స్వామీయా అపశ్యంత అన్యథానోపాధసతురాన్వాయంతో దేవాసురాయక్షయా స్వామీయా అన్యథానోచాన్యథోపదధాభ్రాతృవ్యాభిభూత్భవత్యాత్మనాపరాశ్రాతృవ్యాశుస్త్రిపదధాయజ్ఞ ముఖం వైత్రిపత్యజ్ఞముఖమేవ పునస్తాద్యాదయ్యోమ సప్తదశ ఇది దక్షిణోన్నం వై వ్యోమాన్నం సప్తదశోన్నమేవ దక్షిణతో ధత్తే తస్మాద్ దక్షిణేనాన్నమద్యతే ధరుణలేక విదుంస ఇది పశ్చాత్ప్రతిష్టావాలేక విదుంస ప్రతిష్ఠత్తే భాంత పంచదశ ఇత్యుత్తరతమోజో వే భాంతమోజ పంచదశ భోజయేవోత్తరతో ధత్తే తస్మాదుత్తరతో ప్రయాజీజయతి పునస్తాదుపదధాదిద్వోత్రిపదామభిపూర్వైయజ్ఞముఖే వ్యాజయత్యభివర్త స విగుంసైతి దక్షిణతోన్నంబా అభివర్తోన్నగం స విగుంసోన్నమేవ దక్షిణతో ధత్తే తస్మాన్నమద్యతే వర్చోద్వా విగుంసైతి పశ్చాద్యద్విగుంసతిర్ద్వేతేన విరాజో యద్వే ప్రతిష్టాతేన విరాజో రేవాభిపూర్వమన్నా ప్రతిష్టది సమో నవదశ ఇత్యుత్తరస్తస్మాత్ సవ్యోహస్తయోస్తపస్మితరో యోనిశ్చతుర్భిగుంస ఇది పునస్తాదుపదధాని చతుర్భిగుంసప్యక్షరా గాయత్రీ గాయత్రీ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పునస్తాద్యాది గర్భా పంచభిగుంస ఇది దక్షిణతోన్నం వై గర్భా అన్నం పంచభిగుంసోన్నమేవ దక్షిణతో ధత్తే తస్మాత్ దక్షిణేనాన్నమద్య తపోజస్తృణవైది పశ్చాదిమేవే లోకాస్తృణవయేష్ లోకేషు ప్రతిష్టది సంభరణస్తయో విగుంసయిత్యుత్తరతస్తస్మాత్ సంయోహస్తయోః సంభార్యతర కృతులేక త్రిగుంసయిది పురస్తాదుపదధాది వాగ్వై కృతుర్యజ్ఞముఖం వాగ్యజ్ఞముఖమేవ పురస్తాద్వియాదయతి బ్రధ్రస్య విష్టపంచదస్త్రిగుంసయిది దక్షిణతోసౌ వాదిత్య బ్రధ్రస్య విష్టపం బ్రహ్మవర్చనమేవ దక్షిణతో ధత్తే తస్మాత్ దక్షిణోర్ధ్వా బ్రహ్మవర్చనర ప్రతిష్టాత్రయస్త్రిగుంసయిది పశ్చాత్ ప్రతిష్ఠత్తే నాగశ్చ త్రిగుంసయిత్యుత్తరదస్సు వర్గో వే లోకో నాగస్సు వర్గస్య లోకస్య సమష్ట్యై అగ్నే భాగో చేతి పునస్తాదుపదధాది యజ్ఞముఖం వా అగ్నియజ్ఞముఖం దీక్షాయజ్ఞముఖం బ్రహ్మయజ్ఞముఖం త్రివత్యజ్ఞముఖమేవ పునస్తాద్విజాతయతి నృచక్షస భాగో చేతి దక్షిణత శుశ్రువాగం సోమే నృచక్షసోన్నం ధాతా జాతా ఏవాస్మా అన్నమపి దధాతి తస్మాజాతోన్నమత్య చరిత్రగస్పృతగం సప్తదశస్తోమయిత్యాహ నంబే జలిత్రమన్నగం సప్తదశోన్నమేవ దక్షిణతో ధత్తే తస్మాద్ దక్షిణేనాన్నమద్యతే మిత్రస్య భాగో చేతి పశ్చా ప్రాణో వే మిత్ర పానా వరుణ ప్రాణా పానా వేవాస్మిన్ దధాతి దివో వృష్టిర్వాదా స్మృతాలేక విగుంసస్తోమయిత్యాహ ప్రతిష్టావాలేక విగుంస ప్రతిష్ఠిత్యా ఇంద్రస్థ భాగో చేత్యుత్తరతమోజో వా ఇంద్రమోజో క్షత్రమోజ పంచదశ భోజనేవోత్తరతో ధత్తే తస్మాదుత్తరతోభిప్రయాజీజయతి వసూనా భాగో చేతి పురస్తాదుపదధాని యజ్ఞముఖం వై వసవో యజ్ఞముఖగం రుద్రాయజ్ఞముఖం చతుర్భిగుంసాయజ్ఞముఖమేవ పురస్తాద్యాదయత్యాదిత్యానా భాగో చేతి దక్షిణతోన్నం వా ఆదిత్యా అన్నం మరుతోన్నం గర్భా అన్నం పంచభిగుంశ అన్నమేవ దక్షిణతో ధత్తే తస్మాత్ దక్షిణేనాన్నమద్యతే భాగో చేతి పశ్చా ప్రతిష్టా వా అదిత ప్రతిష్టా భూషా ప్రతిష్టాత్ నమః ప్రతిష్ఠిత్తే దేవస్థ సవితుర్భాగో చేత్యుత్తరతో బ్రహ్మ వే దేవస్థ సవితా బ్రహ్మ బృహస్పతి బ్రహ్మ చతుష్టో వా బ్రహ్మవర్చసమేవోత్తరతో ధత్తే తస్మాదుత్తరాధ్వా బ్రహ్మవర్చ సావిత్రవదే భవతి ప్రసూతేతస్మాత్ బ్రాహ్మణానామునీతి శని ప్రసూతా ధర్తస్య దష్టోమయితి పురస్తాదుపదధాది యజ్ఞముఖం వై ధర్తో యజ్ఞముఖం చ దష్టోమో యజ్ఞముఖమేవ పురస్తాద్వియాదయతి యావానాం భాగోసేతి దక్షిణతో మాసావై యావా అర్ధమాస అజావాస్తస్మాత్ దక్షిణావృతో మాస అన్నం వై యావా అన్నం ప్రజా అన్నమేవ దక్షిణతో ధత్తే తస్మాత్ దక్షిణేనాన్నమద్యదనుభూణాం భాగోధీతి పశ్చాత్ ప్రతిష్ఠిత్తే విభక్తాష్టాచత్వారి పురుషయత్యుత్తరతో నయోర్లోకయోస్తమేతస్మాదిమౌ లోకౌ సమాపద్యేర్యోయస్య ముక్షమతే పురస్తాదుపధీయంతే ముక్షయేవ భవత్యాస్య ముక్షో జాయతే యస్యాన్నవతేర్దక్షిణతోన్నమాస్యాన్నాదో జాయతే యస్య ప్రతిష్టావతే పశ్చాత్ ప్రత్యేవతిష్ఠతే ృష్టమేవారుంధేన ేవాష్టేర పశ్యంతా ఉపాదశ్రద్ధస్వేతా ఉపధీయంతేవాస్మావచ్చోతమేవాపహలే అగ్నే జాతాన్ ప్రణుధాన సపత్రానిది పురస్తాదుపదధారి జాతానేవ భ్రాతృవ్యాన్ ప్రణుదలే సహసా జాతానిది పశ్చాద్యమాణానేవ ప్రతినుదలేశ్చత్వారిగుంశస్తోమయిది దక్షిణతో బ్రహ్మవర్చసం వేదశ్చత్వారిగుంశో బ్రహ్మవర్చసమేవ దక్షిణతో ధత్తే తస్మాద్దక్షిణాధ్వా బ్రహ్మవర్చసిదశోడశస్తోమయిత్యుత్తరతమోజోమేష షోడశమోదగేవాత్తరతో ధత్తే తస్మాదుత్తరతోభిప్రయాగేతయతిమద్రోమేతశ్చత్వారిగుంశోమద్రషోడశోగతేష్టగేవతధాదిజాతాయుశ్చైవ జనిష్యమానాగుశ్చ భ్రాతృవ్యాన్ ప్రణవ్యవజ్రమనః ప్రహరిశ్చత్యై పురేషవదేం మధ్యముపదధాది పురేషం వై మధ్యమాత్మనస్తాత్మానమేవాగ్నిజన తేజాత్మాముష్మల్లోకే భవతి ఏవం ేతాపధీయంతే నాస్ సమత్నా భవతి పశుర్వాయేషయ్యం విరాజముత్తమాయాముపధాది విరాజమేవోత్తమాం పశుషదధారిస్మానుత్తమాం రాజం వదతి దశ దశోపదధారిక్షయోపదధారిస్మాదక్షయాశవాంగాని ప్రారంభ్య ప్రతిష్ఠత్తే యాని మే ఛందాగంశిసువర్గ్యా సంతైర్దేవాగం లోకమాయంతేమ్యంతే తపోదప్యంతతాని తపసా పశ్యంతేతాయిష్టకాయమిమతే వచ్చందో పరివచ్చంతగిరి తా ఉపాదశర్వేర్గం లోకమాయనయేతాయిష్టకాయాన్యేవ ఛందాగంసి సువర్గ్యాయతైరేవ యజమాన సువర్గం లోకమేది యజ్ఞేన వై ప్రజాపతి ప్రజా అసృజత స్తోమభాగేరేవాసృజతయోమభాగాపదధాని ప్రజా ఏమజమాన సృజతే బృహస్పతిర్వాయేతజ్ఞస్య తేజస్తమభరద్యోమభాగాయోమభాగాపదధాదిశ్రేతమేవాగ్నిచుడతే బృహస్పతిర్వాయేతాయజ్ఞస్య ప్రతిష్టామపశ్యభ్యోమభాగాయోమభాగాపదధాదియజ్ఞస్య ప్రతిష్ఠిత్యై సప్త సప్తామదధాని స్వామధ్యే ప్రతిష్ఠిత్యై అస్మరిత్యేవాదిత్యమసృజత ప్రతిరితి ధర్మమన్విదిరితి వగం సంధిరిత్యంతరిక్షం ప్రతిధరితి పృథివీష్టం భయతి వృష్టిం ప్రవేత్యహరణువేది రాత్రిముషికి దివసోంతరేతయితి రుద్రాంశుదేతిరిత్యాదిత్యానోదయితి ప్రేయస్తంతురితి ప్రజా ప్రతనాశాయతి పశోం దేవయత్యోషధీరభిజితసి యుక్త గ్రామేంద్రాయత్వేంద్రం జిన్వేత్యేవ దక్షిణతో వజ్రం పర్యోహదభిజిత్తేతాః ప్రజాపప్రాణాసుజరతాస్పజిపజిరసేద్దేవ ప్రాణవదధాద్యంతేత్య పానగుం సగుంసర్వయక్షుర్వయోధాయ శ్రోత్రంతాః ప్రజాః ప్రాణచేల పానచేః పశ్యంతే శన్వదేర్న మిథునే అభవంతాశుత్రవదసేద్దేవ మిథునమదధాత్తాః ప్రజా మిథునే భవంతేర్న ప్రాజాయంతతాః సగుం రోహాసనే రోహాసేద్దేవ ప్రాజనయత్తాః ప్రజాః ప్రజాదాః ప్రత్యతిష్ఠంతావసుకోశివేషశ్రిరసివస్యక్తిరసేద్దేవేషు లోకేషు ప్రత్యస్థాపయద్యదాః వసుకోశివేషశ్రిరసివస్యక్తిరసేది ప్రజా ఏవ ప్రజాతా ఏషు లోకేషు ప్రతిష్టాపయది సాంతరిక్షగౌరోహతి స ప్రాణాముష్మిన్ లోకే ప్రతిష్ఠత్యవ్యర్థుకః ప్రాణాపానాభ్యాం భవతి ఏవం వేద నాగసర్వే దేవాస్వర్గం లోకమాయం తన్నాకసదాకసత్వయ్యన్నాకసద ఉపదధారిణాకసద్యమానస్వర్గం లోకమేది సువర్గో మే లోకో నాగోజస్తేతాముపధీయంతే నాస్మాకం భవతి యజమానాయతనం వే నాకసదో యన్నాకసద ఉపదధాయతనమేవ నద్యజమానః కురుతే పృష్ఠానాం మాయేదత్తేజస్తంభతయ్యన్నాక సదోయన్నాకసదముపదధాది పృష్ఠానామేవ తేజో వరుంధే పంచచోడాముపదధాత్యప్సరసేవైనమేతా భూతాముష్మిల్లోక ఉపసేదేథోతనోపారీ దేవైతాయమానస్యం దుష్యాత్తముపదధ్యాయే దేతాభ్యగేవైనం దేవతాభ్యాగాక్షత్యుత్తరాకసద్భ్యముపదధాది యథాయామానీయ గృహేషు నిషాదిగతిదాదృగేవదత్పశ్చా ప్రాజేముత్తమాపదధాస్మాత్పశ్చాత్రాజేపత్యన్వాత్తేమాదండాంచర్ణేంచమేపదధాది ప్రాణోని స్వయమాదండాయుర్వికర్ణే ప్రాణం చైవాయుశ్చ ప్రాణానాముత్తమౌ ధత్తే తస్మాత్ ప్రాణశ్చాయుశ్చ ప్రాణానాముత్తమౌ నాన్యాముత్తరామిష్టకాముపదధ్యాన్యాముత్తరామిష్టకాముపదధ్యాత్ యజమానస్య ప్రాణం చాయుశ్చాపి దాన్నాన్యోత్తరేష్టకోపధేయాధర్ణాముపదధాసౌ వై స్వయమాధర్ణామోమేవోపధత్తే సముపఘ్రావయతి ప్రాణమేవాస్యాసో ప్రజాపత్యో వా అశ్వ ప్రజాపతి నైవాంచుకృతే స్వయమాధర్ణా భవతి ప్రాణానాముత్సృష్ట్యా అథో సువర్గస్య లోకస్య విక్రాంతర్యద్వికర్ణేయద్వికర్ణేపదధాదివానామేవ విక్రమద ఉత్తరదముపదధాది తస్మాదుత్తరద ఉపచారో గర్వాయుమే భవతి సమిధ్యై.